45 మన ఊహ తప్పైతే, రాముడు గురుదేవ, మీరు చెప్పింది చాలా యుక్తియుక్తంగా ఉంది, కానీ ఒకచోట మాత్రం యుక్తి కొంచెం దుర్బలంగా ఉందేమో అనిపిస్తోంది. ఎక్కడంటే పూర్వజన్మలో చేసిన అభ్యాస బలం వల్ల ఇవాళ ఈ ఫలితాలు మనకు వస్తున్నాయని. కనుక ఇవాటి ఫలితాలను బట్టి మన వెనుకటి కర్మలు ఎలాంటివని ఆలోచించకుండా ఆనాటి అభ్యాస బలమే ఇవాళ ఫలితాలిస్తోందని, ఇదే విధంగా మనం సాధించిన అభ్యాసాల బలంపై జన్మకు సత్ఫలితాలను ఇస్తుందని గ్రహించాలని మీరు చెప్పారు. దీనిలో ఇవాల్టి ఫలితాలు వెనుకటి అభ్యాసాల వల్లే కలిగాయని రుజువు ఏమిటి? ఏదో ఊహిస్తున్నాం, ఆ ఊహలు పట్టుకొని ఇవాళ నానా కష్టాలు పడి సదభ్యాసాలు చేస్తున్నాం. ఒకవేళ మన ఊహే తప్పనుకోండి, ఆ ఊహ మీదే ఆధారపడి ఇవాళ మనం చేసే శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైపోదా? కనుక సందేహాస్పదంగా ఉన్న పరిస్థితుల్లో మనం ఇంత కష్టపడటం సబబేనంటారా? వశిష్ఠుడు, రామ, ముమ్మాటికీ సబబే. ఇవాల్టి ఫలితాలు నిన్నటి జన్మలోని అభ్యాసాల వల్ల వచ్చినవే అని నేను నిరూపించగలను. అయినా ఇప్పుడా పని చేయను, నీ యుక్తి మీదే ఆధారపడి నీకు సమాధానం చెబుతాను. నువ్వన్నట్టుగానే ఇప్పటి ఫలితాలు వెనుకటి అభ్యాసాల వల్ల వచ్చాయని మనం ఊహిస్తున్నాం. ఈ ఊహ నిజం కావచ్చు కాకపోవచ్చు. ఒకవేళ నీ ఊహ నిజమే అయిందనుకో, అప్పుడు నువ్వు చేసే ఈనాటి అభ్యాసాలన్నీ సఫలాలే అవుతాయి. ఒకవేళ నీ ఊహ నిజంగా నిజమై ఉండి నువ్వు మాత్రం ఆ ఊహ తప్పనే భ్రాంతిలో పడి ఇవాళ అభ్యాసాలు సరిగ్గా చెయ్యలేదనుకో, అప్పుడు నీకు రాబోయే నష్టాన్ని ఎవ్వడూ ఆపలేడు. ఒకవేళ నీ ఊహ పాత అభ్యాసాల వల్లే ఈనాటి వాసనలు వస్తాయనే ఊహ నిజంగానే అసత్యం అనుకో, అయినా సరే ఈనాడు నువ్వు సదభ్యాసాలు చేస్తున్నావనుకో, దీనివల్ల ఏ రకమైన నష్టము వచ్చే అవకాశం లేదు. కాగా ఈనాడు సదభ్యాసాలు చేస్తే ఏ రకమైన నష్టమూ వచ్చేందుకు వీలులేదు, చెయ్యకపోతే మాత్రం నష్టం వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అంటే ప్రాబబిలిటీ ఉంది. ఇలాంటప్పుడు రిస్కు తీసుకొని సదభ్యాసాలు ఎగగొట్టడం మంచిదంటావా, ఆచరించడం మంచిదంటావా? విజయుడెవడైనా సరే. ఆయసర్వ్ 54 సదభ్యాసం చేసే తీరుతాడు. అందుకే వెనుకటి వాసనల గురించి ఆలోచించకుండా ఈనాడు సదభ్యాసాల బలం పెంచుకోమని నేను చెప్పాను. రామ, ఇక అభ్యాసాల వల్ల ఫలితం వస్తుందనేది ఊహ కాదని సత్యమని నీకు సులభంగా రుజువు చూపిస్తాను. యద్యదభ్యస్యతే లోకే తన్మయనైవ భూయతే, ఇత్యాకుమారం ప్రాజ్నేషు దృష్టం సందేహవర్జితం. 3.9 శ్లో 39. లోకంలో చిన్న పిల్లలకు పెద్ద పెద్ద పాఠాలు చెబితే త్వరగా రావడం లేదు. అలాంటి పిల్లలు గట్టిగా ఆభ్యాసం చేస్తే పెద్ద పెద్ద పాఠాలు కూడా గడగడ అప్పజెపుతున్నారు. ఇలా పాఠాలను అభ్యాసం చేసే ముందర ఆ పిల్లలకు గాని, ఆ పిల్లల తల్లిదండ్రులకు గాని, ఆ పిల్లల గురువులకు గాని ఈ అభ్యాసం వల్ల ఫలితం ఉంటుందో లేదో అనే సందేహం ఏ ఒక్కరికీ ఉండటం లేదు. ఎవరికీ లేని సందేహం నీకెలా వచ్చింది? కనుక రామ, ఏ సందేహాలకు తావులేదు. నీవు ఆచరించవలసిన మార్గాన్ని స్పష్టంగా నిర్దేశిస్తున్నాను, విను. ఇప్పుడు నువ్వు పరమసత్యం ఏదో తెలియని స్థితిలో ఉన్నావు. ఇప్పుడు నీలో శుభవాసనలు అశుభవాసనలు కలగా పులగంగా ఉన్నాయి. అందుచేత నువ్వు నీ సొంత ఆలోచనలకు ప్రాముఖ్యం ఇవ్వబోకు. గురుశాస్త్ర ప్రమాణస్తూ నిర్ణీతం తావదాచర 3.9 శ్లో గురువులు శాస్త్రాలు ప్రమాణపూర్వకంగా ఏ నిర్ణయాలు చూశారో ఆ నిర్ణయాల ప్రకారం నడుచుకో. అలా చేస్తూ పోతే నీలోని అశుభవాసనలు తొలగిపోయి శుభవాసనలు మాత్రమే మిగులుతాయి. తతః పక్వక శయన నూనం విజ్ఞాత వస్తున 3.9 శ్లో 42. అలా శుభవాసనలే మిగిలి ఉన్న దశలో నీ మనస్సు పరిపక్వమవుతుంది. దానివల్ల పరతత్వ దర్శనం లభిస్తుంది. విజ్ఞాత వస్తున అలా పరతత్వ దర్శనం లభించినాక నువ్వు నీలోని శుభవాసనలను కూడా అప్రయత్నంగానే పరిత్యాగం చేస్తావు. అప్పుడు నీవు సుఖదుహకాలు రెండూ లేని ఆనందస్థితికి చేరుకుంటావు. రామా, నీవు అనుసరించవలసిన ఆచరణ ప్రణాళిక ఇది.